శ్రీ సూర్య అష్టోత్తర శతనామ స్తోత్రం. అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే అసమాన బలాయాత్త రక్షకాయ నమో నమః. ఆదిత్యాయాదిభూతాయ అఖిలాగమ వేదినే అచ్యుతాయాఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః. ఇనాయ విశ్వరూపాయ విద్యాయేంద్రాయ భానవే ఇందిరామందిరాప్తాయ వందనీయాయ తే నమః. ఈశాయ శుక్రసన్నాయ సుశీలాయ సువత్సే వసుప్రదాయ వసవే వాసుదేవాయ తే నమః. ఉజ్వలాయాగ్రరూపాయ ఊర్ధ్వదాయ వివస్వతే ఉద్యత్కిరణజాలాయ ఋషీకేశాయ తే నమః. ఊర్జస్వలాయ వీరాయ నిర్జయాయ జయాయ చ ఊరుద్వయాభావరూపయుక్తసారభయే నమః. ఋషివంద్యాయ రుఘంత్రే వృక్షచక్రజరాయ చ ఋదుస్వభావచిత్తాయ నిత్యస్తుత్యాయ తే నమః. రూపారమాతృకావర్ణరూపాయోజ్వలతేజసే వృక్షాధినాథమిత్రాయ పుష్కరాక్షాయ తే నమః. లుప్తదంతాయ శాంతాయ కాంతిదాయ ఘనాయ చ కనకనకభూషాయ ఖద్యోతాయ నమో నమః. లూనితాఖిలదైత్యాయ సత్యానందస్వరూపిణే అపవర్గప్రదాయార్థశరణ్యాయ నమో నమః. ఏకాకినే భగవతే సృష్టిస్థిత్యంతకారిణే గుణాత్మనే ఘృణీభూతే బృహతే బ్రహ్మణే నమః. ఐశ్వర్యదాయ శర్వాయ హరిదస్వాయ శౌరయే దశదిక్షం ప్రకాశాయ భక్తవశ్యాయ తే నమః. ఓజస్కరాయ జయినే జగదానందహేతవే జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమో నమః. ఔన్నత్యపదసంచారరథస్థాయాత్మరూపిణే కమనీయకరాయాబ్జవల్లభాయ నమో నమః. అంతర్బహిప్రకాశాయ అచింత్యాయాత్మరూపిణే అచ్యుతాయ సురేశాయ పరస్మై జ్యోతిషే నమః. అహస్కరాయ రవయే హరయే పరమాత్మనే కరుణాయ వరేణ్యాయ గ్రహాణాం పతయే నమః. ఓం నమో భాస్కరాయాది మధ్యాంతరహితాయ చ సౌఖ్యప్రదాయ సకల జగదాం పతయే నమః. నమః సూర్యాయ కవయే నమో నారాయణాయ చ నమో నమః పరేశాయ తేజోరూపాయ తే నమః. ఓం శ్రీం హిరణ్యగర్భాయ ఓం హ్రీం సంపత్కరాయ చ ఓం ఐం ఇష్టార్థదాయాస్తు ప్రసన్నాయ నమో నమః. శ్రీమతే శ్రేయసే భక్తకోటిసౌఖ్యప్రదాయినే నిఖిలాగమవేద్యాయ నిత్యానందాయ తే నమః.